ఇది తైత్రియ ఆరణ్య చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఓం నమో వాజంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమో వాచే యాచోదితాయాచానుదితాతస్తే వాచే నమో నమో వాచే నమో వాచస్పదే నమ ఋషిభ్యో మంత్రకృభ్యో మంత్రపదిభ్యో మామాంషజో మంత్రకృతో మంత్రపతయః పరాదుర్మాహర్షేయన్ మంత్రకృతో మంత్రపతీన్ పరాదాంబేశ్వదేవీం వాచముద్యాసగుం శివామదస్తాంజుష్టాం దేవేభ్యః శర్మ మేభ్యో శర్మ పృథివీ శర్మ విశ్వ మిదం జగత్ శర్మచంద్రశ్చ సూర్యశ్చ శర్మ బ్రహ్మ ప్రజాపతి. భూతం వదిష్యే భువనం వదిష్యే తేజో వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మా అహమిదముపస్తరణముపస్తృణ ఉపస్తరణం మే ప్రజాయే పశూనాం భోజాదుపస్తరణమహం ప్రజాయే పశూనాం భోజాసం ప్రాణాపానో మృత్యోర్మా పాతం ప్రాణాపానో మామాశిష్టం. మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధు మతీందేభ్యో వాచముద్యాసకం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరో ను మదంతో. ఓం శాంతి శాంతి శాంతి. యుంజతే మన ఉత యుంజతే ధియ విప్రా విప్రస్ బృహతో విపశ్చిత విహోత్రా దధేవయునా విదే కయిద్ మహీదేవస్ సవితు పరిష్కృతి దేవస్యత్వాసవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యామాదే అభ్రిరసి నారిరసి అర్ధరగద్దేవేభ్యః ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే. దేవయంతస్త్వేమహే ఉప ప్రయంతు మరుతః సుదానవః ఇంద్రప్రాశోద్భవాసుతా రైతు బ్రహ్మణస్పతిః ప్రదేవ్యేతు సూనృతా అక్షాభిరన్నర్యం పంచిరాధసం దేవాయజ్ఞం నయంతున దేవేద్యా వా పృథివీ అనుమేమగుం సాథా దభ్యాసమద్య మఘస్ శిర మఖాయత్వా మఘస్యత్వా శీర్ష్ణే ఇయత్యగ్ర ఆసీ దభ్యాసమద్య మఘస్ శిర మఖాయత్వా మఘస్యత్వా శీర్ష్ణే దేవీర్వమ్రేరస్ భూతస్ ప్రథమజారుతావరీ మధ్యాసమద్య మఖస్ శిర మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే ఇంద్రస్యౌజోసి మధ్యాసమద్య మఖస్ శిర మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే అగ్నిజా అసి ప్రజాపతేరేత మధ్యాసమద్య మఖస్ శిర మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే ఆయుర్ధే ప్రాణంధే అపానంధే వ్యానంధే చక్షుర్ధే శ్రోత్రంధే మనోధే వాచంధే ఆత్మానంధే ప్రతిష్టాంధే మాంధే మయిధే మధుత్వా మధురాకరోతు. మఖస్య శిరోసి యజ్ఞస్య పదేస్థః రాజత్రేణ ఛందసా కరోమి రైష్ఠుభేన ఛందసా కరోమి జాగతేన ఛందసా కరోమి మఖస్య రాస్నాసి అదితిస్తే మిలం గృహ్ణాతు వాంతేన ఛందసా సూర్యస్య హరసాశ్రాయ మఖోతి కృష్ణో అశ్వస్య నిష్పదసి వరుణస్వాధృతవ్రత ఆధూపయతు మిత్రావరుణయోర్ధ్రువేణ ధర్మణా అర్చిషే త్వా శోషిషే త్వా జ్యోతిషే త్వా తపసే త్వా అభీమం మహినాదివం నిత్రో బభూవ సప్రథాః ఉతశ్రవసా పృథివీ నిత్రస్య చర్షణే ధృతః శ్రవో దేవస్య సానసిం ద్యుమ్నం చిత్రశ్రవస్తమం సిద్ధే త్వా దేవస్త్వా సవితోద్భవతు సుపాణిస్వం గురిః సుబాహుతశక్త్యా అపద్యమాన పృథివ్యా ఆశాదిశ ఆపృణ ఉత్తిష్ట బృహన్భవ ఊర్ధ్వస్తిష్టధ్రువస్వం సూర్యస్య చక్షుషాన్వీక్షే రుజవే త్వా సాధరే త్వా సుక్షిత్యే త్వా భూత్యే త్వా ఇదమహమముమాముష్యాయణం విశా పశుభిర్బ్రహ్మవర్చసేన పర్యోహామి రాజత్రేణ ఛందసాక్షిణద్మి ప్రేష్టుభేన ఛందసాక్షిణద్మి జాగతేన ఛందసాక్షిణద్మి శృణత్వాక్ శృణత్వర్క్ శృణత్వాహవి శృంధివాచం శృంధ్యుర్జం శృంధిహవి దేవపురస్కర సభ్యాసం వా బ్రహ్మన్ ప్రవర్గేణ ప్రచరిష్యామ హోతర్ఘర్మమభిష్టు అగ్నే ద్రౌహిణోపురోడాశావధిశ్రజ ప్రతి ప్రస్థాతర్విహర ప్రస్తోత సామానిగాయుక్తం సామభిరాక్రఖన్వాదేరనుమతం మరుద్భి దక్షిణాభి ప్రతతం వారయుష్ణం సుభోమహంతు సుమనస్యమానం సనోరుచంధేహ్యహృణీయమాన భోర్భువ సువ ఓమింద్రవంత ప్రచరత బ్రహ్మన్ ప్రచరిష్యామ హోతర్ఘర్మమభిష్కు యమాయత్వామఖాయత్వా సూర్యస్ హరసేత్వా ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా పానాయ స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా మనసే స్వాహా వాచే సరస్వత్యై స్వాహా దక్షాయ స్వాహా క్రతవే స్వాహా ఓజసే స్వాహా బలాయ స్వాహా దేవస్వా సమితామధ్వానత్వో పృథివీందపసస్త్రాయ స్వ అర్చిరసి శోచిరసి జ్యోతిరసి తపోసి సగంసేజస్వ మహాగుం అసి శోచస్వదేవీతమ విధూమమగ్నే అరుషం నిజేధ్య సృజ ప్రశస్తదర్శతం అంజంతిజం ప్రథయంతో న విప్రాహ వపావంతన్నాగ్నినాతపంత పితర్న పుత్ర ఉపసి ప్రేష్ట ఆఘర్మో అగ్నిమృతయన్న సాదీర్ అనాభిష్యా పురస్తాద్ అగ్నేరాధిపత్యే ఆయుర్మేదా పుత్రవతే దక్షిణత ఇంద్రస్యాధిపత్యే ప్రజాన్మేదా సుషదా పశ్చాత్ దేవస్య సవితురాధిపత్యే ప్రాణం మేదా ఆశ్రుతిరుత్తరత మిత్రవరుణయోరాధిపత్యే శ్రోత్రం మేదా విధుతిర్వరిష్టాత్ బృహస్పతేరాధిపత్యే బ్రహ్మమేధా క్షత్రం మేధా తేజో మేధా వర్చో మేధా యశో మేధాస్తపో మేధా మనోమేధా మనోరశ్వాసి భూరిపుత్ర విశ్వాభ్యోమానాష్ట్రాభ్య పాహి సోపసదా మే భోజామాహి పుంసే తపోష్వాగ్నే అంతరాగుం అమిత్రాహి తపాశగం సమరరుషః పరస్ తపావసోచికితానో అచిత్తాహి ఇతే తిష్ఠంతామజరా అయాసః చితస్థ పరిచితః స్వాహా మరుద్భిః పరిశ్రయస్వ మా అసి ప్రమా అసి రిమా అసి సమ్మా అసి హిమా అసి ఉన్మా అసి అంతరిక్షస్యాంతర్భిరసి దివంతపసస్త్రాయస్వ ఆభిర్గేర్భిర్యదతో నూనం ఆప్యాయ హరిమో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రార్గాసి భోయష్ఠభాజో అధతే శ్యామ శుక్రంతే అన్యద్యదతంతే అన్యద్ విషురూపే అహమేద్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావః భద్రాతే పురుషన్ నిహరాదిరస్తు అర్హన్ విధర్షసాయకానిధన్వ అర్హన్ నిష్కంగజతం విశ్వరూపం అర్హన్ నిదందయసే విశ్వమభువం నవా ఓజీయో రుద్రత్వదస్తి రాజక్రమసి ప్రేష్టుభమసి జాగతమసి మధో మధో మధో దశ ప్రాచేర్దశభాసు దక్షిణ దశ ప్రతేచేర్దశ భాస్యుదీచే దశోర్ధ్వాభాసు సుమనస్యమాన సనోరుచంధేత్యహృణీయమాన అగ్నిష్వాసుభిః పురస్తాగ్రోచయతు గాజత్రేణ ఛందసా సమారుచితో రోచయ ఇంద్రస్వారుద్రైర్దక్షిణతో రోచయతు త్రేష్టుభేన ఛందసా సమారుచితో రోచయ వరుణస్థాదిత్యే పశ్చాగ్రోచయతు జాగతేన ఛందసా సమారుచితో రోచయ హితానస్తామారుతో మరుద్భిరుత్తరతో రోచయ త్వానుష్టుభేన ఛందసా సమారుచితో రోచయ బృహస్పతిస్వా విశ్వైర్దేవైరుపరిష్టాద్రోచయదుపాంతేనఛందస సమారుచితో రోచయ రోచితస్వం దేవధర్మదేవేష్వసి రోచశీయాహం మనుష్యేషు సమ్రాద్ధర్మరుచితస్వం దేవేష్వాయుష్మాగస్తేజస్వేర్బ్రహ్మవర్చస్యసి రుచితోహం మనుష్యేష్వాయుష్మాగస్తేజస్వే బ్రహ్మవర్చసి భూయాసం రుగసి రుచం మయిధేహి మయిరుక్ దశ పురస్తాద్రోచసే దశ దక్షిణా దశ ప్రత్యం దశోదంగ దశోర్ధ్వోభాసు మనస్యమాన సమస్తం రాజిషమూర్జం ధేహి వాజీ వాజినే పవస్వ రోచితో ఘర్మో రుచీజ అపశ్యం గోపామని పద్యమానం ఆచపరాచ పథిభిశ్చరంతం ససద్ధ్రీచీ సర్వశోచీర్వసాన ఆవరీవర్తిభువనేష్వంత అత్ర ప్రావేః మధుమాధ్వేభ్యాం మధుమాధోచేభ్యాం అనువాం దేవవీతయే సమగ్నిరగ్నినాగత సందేవేన సవిత్రా సగుంసోర్యేణ రోచతే స్వాహా సమగ్నిస్తపసాగత సందేవేన సవిత్రా సగుంసోర్యేణారోచిష్ట ధర్తా దివో విభాసి రజస పృథివ్యా ధర్తా వరోరంతరిక్షస్య ధర్తా ధర్తా దేవో దేవానాం అమర్త్యస్తపోజాః హృదే త్వా మనసే త్వా దివే త్వా సూర్యాయ త్వా ఊర్ధ్వమిమమధ్వరం గృధి దివి దేవేషు హోత్రాయచ్చ విశ్వాసాం భువాంపదే విశ్వస్య భువనస్పదే విశ్వస్య మనసస్పదే విశ్వస్య వచసస్పదే విశ్వస్య తపసస్పదే విశ్వస్య బ్రహ్మణస్పదే దేవశ్రోస్త్వం దేవధర్మదేవాన్ పాహి తపోజాం వాచమస్మే నియచ్చదే వాయువం గర్భో దేవానాం పితామతీనాం పతిః ప్రజానాం మతిః కవీనాం సందేవో దేవేన సవిత్రాయతిష్ట సగుంసోర్యేణారుక్త ఆయుర్దాస్త్వమస్మభ్యం ఘర్మవర్చోగా అసి పితానోసి పితానో బోధ ఆయుర్ధాస్వనూధా పయోధా అర్చోగావరిభోగాద్రవిణోగా అంతరిక్ష ప్రపురోర్వరీయాన్ అశీమహి మామాహిపుంసే త్వమగ్నే గృహపదర్భిషామసి విశ్వాసాం మానుషీణాం శతం ఓర్ధర్యవిష్ఠపాహ్యగుంహస సమేఘ్నారగం శతగం హిమాంద్రావిణగం హార్దివానం ఇహైవ రాతయః సంతో కష్టీమతీతే సతేజ సురేతారేతో దధానా వీరం విదేగతవ సందృశి మాహగుం రాజస్పోషేణ వియోషం దేవస్య త్వాసవిదు ప్రసవే అశ్వినాద్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యామాదే అదిత్యైరాస్నాసి పిడయేహి అదితయేహి సరస్వత్యేహి అసావేహి అసావేహి అసావేహి పరిత్యా ఉష్ణేషమతి వాజురస్యైడ పురుషాత్సోపావసృజతు అశ్విభ్యాం ప్రదాపయ యస్తే స్తనశయో యోమయోభో యేన విశ్వాపుష్యసి వాగ్యాణి యో రత్మధావసువిద్యః సుదత్రః సరస్వతితమిహ ధాతవేక పుస్త్రఘర్మగుంశిగుంష పుస్త్రఘర్మం పాహి ఘర్మాయ శిగుంష బృహస్పతిస్వోపసీదతు దానవస్థతేరవ విశ్వద్భృతో లోహితేన అశ్విభ్యాం పిన్వస్వ సరస్వత్యే పిన్వస్వ ఓష్ణే పిన్వస్వ బృహస్పతయే పిన్వస్వ ఇంద్రాయ పిన్వస్వ ఇంద్రాయ పిన్వస్వ రాజత్రోసి రేష్టుభోసి జాగరాసి సహోర్జో భాగేనోపమేహి ఇంద్రాశ్వినా మధునస్సారఘస్ ధర్మం పాతవసవో యజతావట్ స్వాహా త్వాసూర్యస్య రష్మయే వృష్టివనయే జుహోమి మధుభవిరసి సూర్యస్య తపస్తప ద్యావా పృథివీభ్యాం త్వా పరిగృహ్ణామి అంతరిక్షేణ త్వోపయచ్చామి దేవానాృణామనుమతో భర్తృకంశకేజం తేజోసి తేజో ను ప్రేహి దివిస్ప్రంగ్మాహిగుంసే అంధవిక్షస్ప్రంగ్మాహిగుంసే పృథివిస్ప్రంగ్మాహిగుంసే సువరసి సువర్మే యచ్చ దివం యచ్చ దివో మా పాహి సముద్రాయ పాపాతాయ స్వాహా సలిలాయ పాపాతాయ స్వాహా అనాధిష్యాయ పాపాతాయ స్వాహా అప్రతిధిష్యాయ పాపాతాయ స్వాహా అవస్యవే పాపాతాయ స్వాహా దువస్వదే పాపాతాయ స్వాహా శివిద్వదే పాపాతాయ స్వాహా అగ్నయే పాపసుమతే స్వాహా సోమాయ రుద్రవతే స్వాహా వరుణాయ ఆదిత్యవతే స్వాహా బృహస్పతయే విశ్వదేవ్యావతే స్వాహా సవిత్రే త్వభ్రుమతే విభ్రుమతే ప్రభ్రుమతే వాజవతే స్వాహా యమాయ త్వాంగిరస్వతే విభ్రుమతే స్వాహా విశ్వాశా దక్షిణసత్ విశ్వాం దేవానజాడిహ స్వాహా కృతస్య ఘర్మస్య మధో పిబతమశ్వినా స్వాహాగ్నియే యజ్ఞియాయ సంయజుర్భిః అశ్వినా ఘర్మం పాతకం హార్దివానం అహర్దివాభిరోతిభిః అనువాంద్యా వా పృథివీమగం సాతాం స్వాహేంద్రాయ స్వాహేంద్రావట ఘర్మమపాతమశ్వినా హార్దివానం అహర్దివాభిరోతిభిః అనువాంద్యా వా పృథివీ అమగం సాతాం తం ప్రావ్యం యథావట్ నమో దివే నమః పృథివ్యై దివిధామిమం యజ్ఞం యజ్ఞమిమం దివిధాః దివం గచ్చ అంతరిక్షం గచ్చ పృథివీం గచ్చ పంచ ప్రదిశో గచ్చ దేవాన్ ధర్మపాన్ గచ్చ పితృన్ ధర్మపాన్ గచ్చ ఇషేపీభిః ఊర్జేపీభిః బ్రహ్మణేపీభిః క్షత్రాయపీభిః అభ్యపీభిః ఓషధీభ్యః పీభిః వనస్పతిభ్యః పీభిః ద్యావా పృథివీభ్యాం పీభిః సుభూతాయ పీభిః బ్రహ్మవర్చసాయ పీభిః నిలమానాయ పీభిః పశ్యం జ్యేష్ఠాయ పీభిః విశ్వే త్వా జుమ్నాయ త్వా ఇంద్రియాయ త్వా భూత్యే త్వా ధర్మాసి సుధర్మామేన్యస్మే బ్రహ్మాణి ధారయ క్షత్రాణి ధారయ విసంధారయ మే త్వావాత స్కందయాత్ అముష్యత్వా ప్రాణే సాదయామి అమునా తహనిరర్థం గచ్చ యోస్మాన్ ద్వేష్టి యంచ వయం విష్మః ఊష్మేషరసే స్వాహా గ్రావభ్యస్వాహా ప్రతిరేభ్యస్వాహా ద్యావా పృథివేభ్యాగస్వాహా పితృభ్యో ఘర్మపేభ్య స్వాహా రుద్రాయ రుద్రహోత్రే స్వాహా అహర్జ్యోతిశ్చేతునాదిశతాం సుజ్యోతిర్జ్యోతిషాగస్వాహా రాత్రజ్యోతిశ్చేతునాదిశతాం సుజ్యోతిర్జ్యోతిషాగస్వాహా అపే పరో బాంధో రాత్రియైమా పాహి ఏషా తే అగ్నే సమిత ప్రజా సమిధ్యస్వ ఆయుర్మేదా వర్చసామాంజే అపి పరో మా రాత్రిజాహ్నో మా పాహి ఏషా తే అగ్నే సమిత ప్రజా సమిధ్యస్వ ఆయుర్మేదా వర్చసామాంజే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహా సౌర్యోజ్యోతిర్జ్యోతి సౌర్యస్వాహా భూస్వాహా సుతరుం హవిః మధుహవిః ఇంద్రతమేగ్నౌ ఇతానో సిమామాహిగుంసే అశ్యామతే దేవధర్మ మధుమతో వాజవత పితుమత అంగిరస్వతస్వధావిన అశీమహి మామాహిగుంసే స్వాహా త్వా సూర్యస్య రశ్మిభ్య స్వాహా త్వా నక్షత్రేభ్య ధర్మజాతే దేశిష యాజాయత్రే ఛందసి యా బ్రాహ్మణే యాహ గర్ధానే కాంతలేతేనావయతే స్వాహా ధర్మజాతేంతరిక్షేషుక యాత్రైష్ఠుభే ఛందసి యా రాజన్యే యాగ్నేధ్రే తాంతరేతేనావయజే స్వాహ ఘర్మజాతే పృథివ్యాంశృక్ యా జాగతే ఛందసి యా వైశ్యే యా సదసి తాంతరేతేనావయజే స్వాహ అనునోద్యానుమతి అన్విదనుమతే త్వం దివస్వాపరస్పాయాః అంతరిక్షస్య తనువః పాహి పృథివ్యాస్త్వా ధర్మణా వయమనుక్రామామసు విదాజనవ్యసే బ్రహ్మణస్త్వా పరస్పాయాః క్షత్రస్య తనువః పాహి విషస్త్వా ధర్మణా వయమనుక్రామామసు విదాజనవ్యసే ప్రాణస్య త్వా పరస్పాయైః చక్షుషస్తనువః పాహి శ్రోత్రస్య త్వా ధర్మణా వయమనుక్రామామసు విదాజనవ్యసే వల్గురసి సంయుధాయాః శిశుర్జనధాయాః సాంచవక్షి పరిచవక్షి చతుస్రక్తిర్నాభిరృతస్య సదో విశ్వాయుః శర్మ సప్రథాః అపద్వేషో అపహ్వరః అన్యద్రతస్య సశ్చిమ ఘర్మైతత్తేన్న మేతత్పురుషం తేన వర్ధస్వ చాచప్యాయస్వ వర్ధిషీమహి చ వయమ్ ఆచప్యాసి శీమహి రంతిర్నామాసి దివ్యోగంధర్వః తస్య తే పద్వద్ధవిర్ధానమ్ అగ్నిరధ్యక్షాః రుద్రోధిపతిః సమహమాయుషా సంప్రాణేన సంవర్చసా సంపయసా సంగోపత్యేన సగుం రాజస్పోషేణ యసౌ యోస్మాన్ వేష్టి యంచ వయం విష్మః అచిక్రదద్వృషా హరిః మహాన్ మిత్రో నదర్శతః సగుంసౌర్యేణ రోచతే చిదసి సముద్రయోనిః ఇందుర్దక్షస్యేన ఋతావా హిరణ్యపక్షస్య గుణోభురణ్యః మహాన్ సహస్రే ధ్రువ ఆనిషత్తః నమస్తే అస్తు మామాహిగుంసేః విశ్వావసుగుంసోమగంధర్వం ఆపోదృశుషీః తదృతేనావ్యాయన్ తదన్వవైత్ ఇంద్రోరారహాణ ఆసాం పరిసూర్యస్య పరిధేయుం రపశ్యత్ విశ్వావసురభితన్నో గృణాతు దివ్యో గంధర్వో రజసో విమానః యద్వాధా సత్యమురయన్న విద్మా ధియో హింవానో ధియ ఇన్నో అవ్యాత్ సస్మిమవిందచ్చరణే నదీనాం అపావృణోద్దురో అశ్మవ్రజానాం ప్రాసాం గంధర్వో అమృతాని వోచత్ ఇంద్రో దక్షం పరిజానాదహీనం ఏ తత్వం దేవధర్మదేవో దేవానుపాగాః ఇదమహం మనుష్యో మనుష్యాన్ సోమపీఠాను మేహి సహ ప్రజయా సహ రాజస్పోషేణ సుమిత్రాన ఆపరోషధయస్సంత దుర్మిత్రాస్తస్మై భూయాసుః యోస్మాన్ వేష్టి యంచ వయం విష్మః ఉద్వయం తమసస్పరి ఉదుత్యం చిత్రం ఇమమోషత్యమస్మభ్యగుంసనేం గాయత్రం నవీయాగుంసం అగ్నే దేవేషు ప్రవోచః మహీనాం పజోసి విహితం దేవత్రా జ్యోదర్భా అసి వనస్పతి నామోషధీనాగుంద్రసః వాజినం త్వా వాజినో వనయామః ఊర్ధ్వం మనస్సు వర్గం అస్కాంద్యో పృథివీం అస్కాన్షభో యువాగాః స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞః ప్రజనయతో హస్తానజని ప్రాజని ఆ స్కన్నాజ్జాయతే వృషా స్కన్నాత్ ప్రజనిషేమహి యా పురస్తాద్ విద్యుదాపతత్ తాంతరేతేనాపయతే స్వాహా యా దక్షిణతః యా పశ్చాద్ యోత్తరతః యోపరిష్టాద్ విద్యుదాపతత్ తాంత ఏతేనావయజే స్వాహా ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా పానాయ స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా మనసే స్వాహా వాచే సరస్వత్యే స్వాహా ఊష్ణే స్వాహా పూష్ణే శరసే స్వాహా పూష్ణే ప్రపక్ష్యాయ స్వాహా పూష్ణే నరంధిజాయ స్వాహా పూష్ణేంద్రిణయే స్వాహా పూష్ణే నరుణాయ స్వాహా పూష్ణే సాకేతాయ స్వాహా ఉజస్య సుష్మా భానుర్నార్థ విభర్తి భారం పృథివీన భూమ ప్రశుక్రైతు దేవీ మనీషా అస్మత్సుతోరసో నవాజీ అర్చంత ఏకే మహిషామన్వత తేన శౌర్యమధారయన్ తేన శౌర్యమరోచయన్ ధర్మశిరస్తదయమగ్ని పురీషమసి సంప్రియం ప్రజయా పశుభిర్భువద్ ప్రజాపతిస్వాసాదయతు తయా దేవతయాంగిరస్వధ్రువాసీద యాస్తే అగ్న ఆర్ద్రాయో నయోజా కులాయినీ ఏతే అగ్న ఇంద్రవోజా ఉనాభయ యాస్తే అగ్నే తనువోర్జో నామ తాభిస్వముభయేభి సంవిధాన ప్రజాభిరగ్నే ద్రవిణేహసీద ప్రజాపతిస్వాసాదయతు తజా దేవతయాంగిరస్వధ్రువాసీద అగ్నిరచివైశ్వానరోసి సంవత్సరోసి పరివత్సరోసి ఇదావత్సరోసి ఇదివత్సరోసి ఇద్వత్సరోసి వత్సరోసి తస్యతే వసంత శిర గ్రీష్మో దక్షిణ పక్ష వర్షా పుచ్చం శరదుత్తర పక్ష హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చితయ అపరపక్షాః పురీషం అహోరాత్రానిష్టగాః తస్యతే మాసాశ్చార్ధమాసాశ్చ కల్పంతాం ఋతవస్తే కల్పంతాం సంవత్సరస్తే కల్పతాం అహోరాత్రాణి చే కల్పంతాం ఏతి ప్రేతివీతి సమిత్యుదితి ప్రజాపతిస్వాసాదయతు ప్రజా దేవతజాంగిరస్వధ్రువస్సీద భోర్ధువ సువ ఊర్ధ్వ ఊష్ణ ఊతజే ఊర్ధ్వో నః పాహ్యగుంహస విధుండ్రానగం సమనే బహూనా యుగానగం సంతం పలితో జగార దేవస్య పశ్యకాభ్యామహిత్వాద్యామహార సహ్య సమాన యదృతేచిదభిసృష పురాజర్తృభ్య ఆదృత సంధాతా సంధిం మధవాపురోవసు నిష్కర్తా విహృతం పునః పునరోర్జా సహరయ్యా మానో ఘర్మ వ్యథితో వివ్యసోన మాన పరమధరం మారజోనై మోష్స్మాగస్తమస్యంతరాధా మానుద్రియాసో అభిగుర్వృధాన మాన క్రతుభిర్హీడితేభిరస్మాన్ ద్విషాసుమీతే మా పరాదా మానో రుద్రో నిరచిర్మానో అస్తా మాద్యా వా పృథివేహీషాతా ఉపనో మిత్రరుణా విధావతం అన్వాదేధ్యాథామిహన సఖాయా ఆదిత్యానా ప్రసిద్ధిర్హేతి ఉగ్రాశతాపాష్టాఘవిషా పరిణో వృణత్తో ఇమం మే వరుణతత్వామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అజాసి ఉద్వయంతమసస్పరి ఉదృత్యం చిత్రం వయస్సు పర్ణా భూర్భువస్సువ మయిత్యజింద్రియం మహత్ మయి దక్షో మయి క్రతు మయిధాయు సువీర్యం త్రిషద్ఘర్మో విభాతు మే ఆకోత్యా మనసా సహ విరాజా జ్యోతిషా సహ యజ్ఞేన పయసా సహ బ్రహ్మణా తేజసా సహ క్షత్రేణ యశసా సహ సత్యేన తపసా సహ తస్య దోహమశీమహి తస్య సుమ్నమశీమహి తస్య భక్షమశీమహి తస్య ద ఇంద్రేణ పీతస్య మధుమతః ఉపహోతస్యోపహూతో భక్షయామి యాస్తే అగ్నే ఘోరాస్తనువః క్షుచ్చతృష్ణా చ అశ్నుక్చానాహుతిశ్చ అశనయా చ పిపాసా చ సేదిశ్చామతిశ్చ ఏతాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్చ యోస్మాన్ వేష్టి యంచ వజం గష్మ స్నిహితిష్ట స్నిహితిష్ట ఉష్ణా చ శీత చ ఉగ్రా చ భీమా చ సదామ్ని సేదిరనిరా ఏతాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్చ యోస్మాన్ వేష్టి యంచ వజం గష్మ ధ్వనిశ్చ్వాంతశ్చ ధ్వనశ్చ ధ్వనయజ్ఞశ్చ నిలింపశ్చ విలింపశ్చ విక్షిపః ఉగ్రశ్చ ధ్వనిశ్చ ధ్వాంతశ్చ ధ్వనశ్చ ధ్వనయజ్ఞశ్చ సహస్రస్వాగిశ్చ సహమానశ్చ సహస్వాగిశ్చ సహీజాగిశ్చ ఏత్య ప్రేత్య విక్షిపః అహోరాత్రేత్వోదీరయతా అర్ధమాసాస్తోదీయంజయంతో మాసాస్తాశ్రపయంతో ఋతవస్తాపచంతో సంవత్సరస్వాహంతసౌ ఖాద్జి ఛింధీ భింధీ హంధీ తద్వాచ క్రూరాణి ఇంద్ర విచరన్ స్వాశయస్వ స్వపంతమింద్ర పశుమంతమిచ్చ వజ్రేణాముంబోధయ దుర్విదత్రం స్వపదోస్య ప్రహర భోజనేభ్య అగ్నే అగ్నినా సంవదస్వ మృత్యో మృత్యునా సంవదస్వ నమస్తే అస్తు భగవ సకృత్తే అగ్నే నమ ద్విస్తే నమ త్రిస్తే నమ చతుస్తే నమ పంచకృత్వస్తే నమ దశకృత్వస్తే నమ శతకృత్వస్తే నమ ఆసహస్రకృత్వస్తే నమ అపరిమితకృత్వస్తే నమ నమస్తే అస్తు మామాహి పుంసే అసన్ముఖో రుధిరేణావ్యక్తః యమస్య దూతశ్వపాద్విధావసి గృధ్రస్వర్ణః కుణపన్యుషేవసే యమస్య దూతః ప్రహితో భవస్య చోభయోః యదేతద్వృకసో భూత్వా వాగ్దేవ్యభిరాయసి ద్విషంతం మేభిరాయ తమ్మృత్యో మృత్యవేనయ సహార్త్యార్థిమార్చతో యదీషితో యది వాస్వకామీ భయేడకో వదతి వాచ మేతాం తామింద్రాగ్నే బ్రహ్మణా సంవిధానౌ శివామస్మభ్యం కృణుతం గృహేషు దీర్ఘముఖి గృహణు మాస్మదక్షిణతో వద యది దక్షిణతో వదాద్విషంతం మేవ బాధాసై ఇచ్ఛాదులోక ఆపప్రత హిరణ్యాక్షో అయోముఖః రక్షసాందూత ఆగతః తమితో నాశయాగ్నే యదేతద్భూతాన్యం వావిశ్య దైవేం వాచం వదసి ద్విషతో నః పరా వద తాన్ మృత్యో మృత్యవేనయ తార్త్యార్తిమార్చంతో అగ్నినాగ్నిః సంవదతాం ప్రధార్య సఖ్యౌ వదసి సవ్యమక్షిణితేపి చ మేహకస్య చ నామవద్ అత్రిణాత్తాక్రిమేహన్మే కణ్వేన జమదగ్నినా విశ్వావసోర్బ్రహ్మణా హతః క్రిమేణాగుం రాజా అప్యేషాగస్థపతిర్హతః అథో మాతాథో పితా అథో స్థూరా అథో క్షుద్రాః అథో కృష్ణా అథో శ్వేతాః అథో ఆశాతికా హతాః శ్వేతాభిః సహ సర్వే హతాః ఆహరావద్య శ్రుతస్య హరిషో యథా తత్సత్యం యదముయ్యమస్య జంభయోః ఆదధామి తథా హి తత్ ఖం ఫం రసి బ్రహ్మణా శపామి బ్రహ్మణత్వా శపథేన శపామి ఘోరేణ త్వా భృగూణాం చక్షుషా ప్రేక్షే రౌద్రేణ త్వాంగ్యవసాం మనసాధ్యాయామి అధస్య త్వాధారయా విధ్యామి అధరో మత్పద్యశ్వాసౌ ఉత్తుదశిమి జావరి తల్పే జయతల్ప ఉత్తుద గిరీగుమ్రను ప్రవేశయ మరీచేరుపసన్నుద యావదితః పురస్తాదుదయాతి సూర్యః తావదితోమున్నాశయ యోస్మాన్వేష్టి యంచ వయం దుష్మః భోర్భువస్సు భో భోర్భువస్సు భో భోర్భువస్సువః భువోర్ధాయి భువోర్ధాయి భువోర్ధాయి నృమ్ణాయ నృమ్ణం నృమ్ణాయ నృమ్ణం నృమ్ణాయ నృమ్ణం నిధాయ్యోవాయ ఏ అస్మే అస్మే సువర్ణజ్యోతే పృథివే సమిత్ తామగ్నిస్సమింధే సాగ్నిగం సమింధే తామహగం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగస్వాహ అంతరిక్షగం సమిత్ తాం వాయుస్సమింధే సా వాయుగం సమింధే తామహగం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగస్వాహ యోస్సమిత్ తామాదిత్యస్సమింధే సాదిత్యకం సమింధే, సా మహజం సమింధే, సా మా సమిద్ధా ఆయుషా తేజస వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింధాగస్వాహ రాజాపత్యా మే సమిద్రతి సపత్నక్షయణీ రాజమే సస్వాహ అగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యతాం వాయోవ్రతపద ఆదిత్య వ్రతపదే వ్రతానాం వ్రతపదే వ్రతం చరిష్యామి తచ్చకేయం తన్మే రాధ్యతాం యోః సమిత తామాదిత్యః సమింధే సాదిత్యకం సమింధే తామహకం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజస వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగస్వాహ అంతరిక్షకం సమిత తాం వాయుః సమింధే తా వాయుకం సమింధే తామహకం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజస వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగస్వాహ పృథివీ సమిత తామగ్ని సమింధే సాగ్నికం సమింధే తామహకం సమింధే సా మా సమిద్ధా ఆయుషా తేజస వర్చసాశ్రయా యశసా బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సమింతాగస్వాహ రాజాపత్యా మే సమితసి సపత్నక్షయణీ భ్రాతృజహా మే సస్వాహ ఆదిత్య వ్రతపదే వ్రతమచారిషం తతశకం తన్మే రాధి వాయో వ్రతపదేగ్నే వ్రతపదే వ్రతానాం వ్రతపదే వ్రతమచారిషం తతశకం తన్మే రాధి సన్నావాత పవతాం మాదరిశ్వాసన్నస్తపదసోర్ఘః అహానిశంభవంతు నశ్శకం రాత్రి ప్రతిధీయత శముషా నోద్యుచ్చతు శమాదిత్య ఉదయతున శివానశ్యంతమాభవసుమృడేకా సరస్వతి మాతే వ్యోమ సందృశి ఇడా దేవాస్తువాస్తుమద్వాస్తుమంతో భోజాస్మమానాస్తోశ్చిష్ణ్యవాస్తుభోజాద్యోస్మాన్వేష్టయంచ వయం విష్మ ప్రతిష్టాసి ప్రతిష్టావంతో భోజాస్మమా ప్రతిష్టాయాశ్చిష్ణ్య ప్రతిష్టస్త భోజాద్యోస్మాన్వేష్టయం చ వయం విష్మ ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రపః త్వగం హి విశ్వభేషజో దేవానాం దూత ఈయసే ద్వారిణౌ వాతౌ వాత ఆసింధోరాపరావతః దక్షం మే అన్య ఆవాతు పరాన్యో వాత యద్రపః యదదో వాతతే గృహే వృతస్య నిధిర్హితః తతో నో దేహి జీవసే తతో నో దేహి భేషజం తతో నోమహ ఆవహ వాత ఆవాతు భేషజం శంభోర్మయోభోర్నో హృదయ ప్రణ ఆజోగుంషితారిషత్ ఇంద్రస్య గృహోసి తన్వా ప్రపద్యే స గుస్సాశ్వః సహజం మే అస్థితేన భో ప్రపద్యే భువః ప్రపద్యే శుభ ప్రపద్యే భోర్భువః శుభ ప్రపద్యే వాయుం ప్రపద్యేనార్తాం దేవతాం ప్రపద్యేష్మానమాఖణం ప్రపద్యే ప్రజాపతేర్బ్రహ్మకోశం బ్రహ్మ ప్రపద్య ఓం ప్రపద్యే అంతరిక్షం నర్వంతరం బృహదగ్నజః పర్వతాశ్చజాపాత స్వస్త్యా స్వస్తిమాంతయా స్వస్త్యా స్వస్తిమానసాని ప్రాణాపానో మృత్యోర్మాపాతం ప్రాణాపానో మామాహాదిష్టం మయి మేధాం మయ ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయ ప్రజాం మయేంద్ర ఇంద్రజం దధాతు మయి మేధాం మయ ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు యుభిరక్తుభిః పరిపాతమస్మానరిష్టేభిరశ్వినా సౌభగేభిః తన్నో మిత్రో వరుణో మామహంతాపతి సింధు పృథివీ ఉతద్యో కయానశ్చిత్ర ఆభవదూతి సదా వృధ సఖా కయాశిష్ఠయావృత కృత్వా సత్యో మదానాం మగుంహిష్ఠో మత్సదంధక దృఢాది చారు దేవస అభేషణ సఖీ నామ వితాచరిత్రేణాం శతం భవాస్యోతిభిః వయస్సు పర్ణా ఉపసేదురింద్రం ప్రియమే ధారిషజోనాధమానా అబద్ధ్వాంతమోర్మహితోర్ఘచక్షుర్ముభ్యస్మాన్విధజేవ బద్ధాన్ షన్నోదేవేరభిష్టయ ఆపోభవంతు పీతజే షయ్యోరభిస్రవంతున ఈశానావార్యాణాం క్షయంతేష్కర్షణీనా అపోయాచామి భేషజం సుమిత్రాన ఆప ఓషధయః సంతు దుర్మిత్రాస్తస్మై భోజాసుర్యోస్మాన్ వేష్టిజం చ వయం ధుష్మ ఆపోషిష్ఠామయో భువస్తాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హన ఉషతేవివ మాతర తస్మా అరంగమామభోజస్య క్షయాయ జింవథ ఆపోజనయథాజన పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచకం శమయతు అంతరిక్షకం శాంతం దద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచకం శమయతు యో శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచకం శమయతు పృథివీ శాంతిరంతరిక్షకం శాంతిర్ద్యో శాంతిర్దిశ శాంతిరవాంతరదిశ శాంతిరగ్నిశాంతిర్భాజశాంతిరాదిత్య శాంతిశ్చంద్రభా శాంతిర్నక్షత్రాణి శాంతిరాభ శాంతిరోషధయ శాంతిర్వనస్పతయ శాంతిర్ఘో శాంతిరజా శాంతిరస్వ శాంతిపురుష శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతి శాంతిర శాంతి శాంతిర్మే అస్తు శాంతి తయాహగం శాంత్యా సర్వశాంత్యామక్యం ద్విపదే చతుష్పదే చ శాంతిం కరోమి శాంతిర్మే అస్తు శాంతి ఏ హ్రేష్ట్రేష్ట ధృతిష్ట తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మస్తైతాని మహోత్తిష్టంత మనోత్తిష్టంత మామాగశ్రేష్ట్రేష్ట ధృతిష్ట తపో మేధా ప్రతిష్టా శ్రద్ధా సత్యం ధర్మస్తైతాని మామాహాశ ఉదాయుషా స్వాయుషో దోషధేదాగుం రసేనోత్పజన్యస్ సుష్మేణాగస్థామృతాగుం అన తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం వాదామ శరదశ్శతం భవామ శరదశ్శతకం శృణవామ శరదశ్శతం ప్రభ్రవామ శరదశ్శతమజీతాస్యామ శరదశ్శతం చోక్షసోర్యం ద్విషే యదుదాన్మహతోర్ణవాద్విభ్రాజమానస్వరిరస్య మధ్యా స వా వృషభాలోహితాక్షస్సోర్యాదిపశ్చిన్మనసా పునాతు బ్రహ్మణశ్చోదన్యసి బ్రహ్మణ ఆణేష్టో బ్రహ్మణ ఆవపనమసి ధారితేజం పృథివీ బ్రహ్మణ మహీధారితమేన మహదంతరిక్షం దివందాధార పృథివీకం సదే భాంగ్యదహం వేదదహం ధారయాణి మామద్వేదోధివిస్రసద్ మేధామనీషే మావిశదాగం సమీచే భూతస్య భవ్యస్యావరుద్ధ్యే సర్వమాయురజాణి సర్వమాయురజాణి ఆభిర్యేర్భిర్యదతో నూనమాప్యాయ హరివో వర్ధమాన యదాస్తోదృభ్యో మహి గోత్రారుజాసి భోజిష్ఠభాజో అధతే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీర్ ఓం శాంతి శాంతి శాంతిః నమోనుమదంతో ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్య చతుర్థ ప్రశ్న సమాప్తః.